27. పరలోక బ్రహ్మ. నాతో పాటు ఆ వనిత కూడా ఆ లోకాన్ని చూచింది. ఆమె ఆ లోకంలోకి ప్రవేశించింది. నేను ఆమెను అనుసరించాను. ఆమె అక్కడి స్వర్గాది లోకాలను దాటుకుంటూ అక్కడి బ్రహ్మలోకానికి చేరింది. అక్కడ ఒక బ్రహ్మగారు ఉన్నారు. ఆయనను నాకు చూపించి ఆమె నాతో ఇలా అన్నది, స్త్రీ మునీంద్ర, ఈయనే నా భర్త. నన్ను ఈయనే సృష్టి చేశాడు. నన్ను వివాహం చేసుకోవడానికే సృష్టి చేశాడు. అయినా ఇంతవరకు వివాహం చేసుకోలేదు. ఇద్దరికీ ముసలితనం వచ్చేసింది. ఇద్దరికీ మోక్షం కావాలనే కోరిక కలిగింది. కనుక మునీంద్ర, మీరు మా ఇద్దరికీ తత్వబోధ చేసి మమ్మల్నిద్దరినీ మోక్షానికి చేర్చండి. వశిష్ఠుడు, రామ, ఆ వనిత సూటిగా ఆ బ్రహ్మగారి ఎదుటే ఈ మాట అనేసరికి నేను కొంచెం తటపటాయేస్తూ చూశాను. ఆవిడ మాత్రం అదేమీ పట్టించుకోకుండా ఆ బ్రహ్మగారి సమాధికి భంగం చేస్తూ ఇలా అంది, స్త్రీ నాథ, ఈయన మరో లోకల్లోని బ్రహ్మర్షి మహానుభావుడు. మనింటికి అతిథిగా వచ్చాడు. ఈయనను తగిన విధంగా గౌరవించండి. వశిష్ఠుడు ఆమె అలా అనేసరికి ఆ అన్యలోక బ్రహ్మ మెల్లిగా కళ్ళు తెరిచి ఇలా అన్నాడు, అన్యలోక బ్రహ్మ మునీంద్ర, మీకు స్వాగతం. జ్ఞానామృతం మీ సొమ్ము. మీరు చాలా దూరం నుంచి వచ్చారు, అలసిపోయి ఉంటారు. ఈ ఆసనం మీద కూర్చోండి. వశిష్ఠుడు, ఓ అన్యలోక బ్రహ్మ, నీకు నమస్కారం. ఈమె నా దగ్గరికి వచ్చి జ్ఞానోపదేశం చేయమని అడుగుతోంది. నాకు అంతా విచిత్రంగా ఉంది. ఏది ఉచితమో ఏది అనుచితమో తెలియకుండా ఉంది. ఎందుకంటే మీరా సర్వభూతేశ్వరులు, జ్ఞానసిద్ధులు. మీకు ఒకరి ఉపదేశం అక్కరలేదు. ఈవిడ సాధన సంపత్తి లేనిది. ఈవిడకు ఉపదేశం ఎక్కదు. అందుకే ఏం చేయాలో నాకు తోచడం లేదు. అదీగాక ఓ దేవా, మీరు ఈమెను భార్య కావడం కోసం సృష్టి చేసి మళ్లీ ఎందుకు వివాహం చేసుకోలేదో నాకు అర్థం కావడం లేదు. అన్యలోక బ్రహ్మ మునీంద్ర, అసలు విషయం చెబుతా వినండి. ఈవిడ సృష్టి నా ద్వారా జరిగిన మాట నిజమే. కాని ఈయన నన్ను భార్యగా చేసుకోవడం కోసమే నన్ను సృష్టి చేశాడు అనేది ఆవిడ చేసుకున్న కల్పన. అది ఆవిడ యొక్క మనోవాసనల ఫలితం. ఈవిడ కేవలం నా సంకల్ప బలంచేత సృష్టింపబడినది గనుక ఈవిడకు సరైన అస్తిత్వం లేదని నాకు తెలుసు. ఈవిడ మిథ్యాస్వరూపురాలని నాకు తెలుసు. ఇక త్వరలో నాకు విదేహ కైవల్యం రాబోతోంది. దానితో పాటే నా సృష్టి మొత్తానికి ఈవిడతో సహా ప్రళయం రాబోతోంది. ఇంతకు ఈవిడ్జీ ఎలా సృష్టి చేశానంటారా? వినండి, నేను మొదట్లో చిదాకాశ రూపుడినై చిదాకాశంలోనే ఉండేవాడిని. అయితే కాలవశాన నా స్వస్వరూపాన్ని రేఖామాత్రంగా విస్మరించాను. దానివల్ల నా స్వరూపం కొంచెం మలినమైంది. అందువల్ల నాలో స్వల్పంగా నేను అహం అనే వాసన ఏర్పడింది. ఆ వాసనలకు గల అధిష్టాన దేవతే ఇలా ఈ స్త్రీగా రూపాంతరం చెందింది. నా దృష్టిలో మాత్రం నాకు ఈవిడ నాకంటే భిన్నంగా కనిపించడం లేదు. ఈవిడకు మీకు ఈవిడ నాకంటే భిన్నంగా ఉన్నదని అనిపిస్తోంది. ఇది దృష్టిభేదం మాత్రమే. ఈవిడ నా భార్య అనే మాట కూడా ఈవిడ దృష్టిలో ఉన్నమాటే. నా దృష్టిలో భేదానికి తావులేదు. మునీంద్ర, సారాంశం మళ్లీ చెబుతా వినండి. నేను శుద్ధ చైతన్యం యొక్క వివర్త స్వరూపుడినే. చిత్తాకాశ రూపంతో నేను సంకల్పించిన ద్విపరార్థ రూపమైన ఆయుప్రమాణాన్ని ఇంచుమించు గడిపేశాను. బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్య ప్రమాణాన్ని ద్విపరార్థం అంటారు. ఇక ఇప్పుడు ఈ చిత్రాకాశ స్వరూపాన్ని విడిచిపెట్టి నిరతిశయానంద రూపమైన బ్రహ్మాకాశ స్వరూపమైన కైవల్యస్థితిని అందుకోబోతున్నాను. అందుకే మహాప్రళయం దగ్గరికి వచ్చేసింది. ఈవిడను వదిలిపెట్టాలనే సంకల్పం కూడా నాకు బయలుదేరింది. అందుకే ఈవిడగూడా నా మార్గాన్ని పట్టుకుని వైరాగ్యంలోకి ప్రవేశించింది. ఆ వైరాగ్యం వల్లే గురువుల సాగత్యం, శ్రవణ మననాదులు ఆత్మజ్ఞానానికి అనుకూలమని గ్రహించింది. ధారణాయోగాన్ని సాధించింది. ఆ యోగబలంతోనే మీరు పరమరహస్యంగా ఏర్పరచుకున్న సమాధిస్థానాన్ని తెలుసుకోగలిగింది. ఉపదేశించమంటూ మిమ్మల్ని కోరింది. ఇదంతా ఆమెకు ఉన్న అవిద్యా సంపర్కం వల్ల జరుగుతున్న వ్యవహారమే. మునీంద్ర, అధ్యారూప దృష్టితో చూస్తే ఇలా అనేక ప్రపంచాలు కనిపిస్తూనే ఉంటాయి. అపవాద దృష్టితో చూస్తే ఏదీ కనిపించదు. అప్పుడు ఇప్పుడు కూడా ఉన్నది ఒకటే, అదే చిదాకాశం. కచత్యేత చిదంబరం నీ ఊర్సర్గ 70/25. వశిష్ఠ మహర్షి, ఇక మీరు మీ లోకానికి వెళ్ళండి, నేను నాచేత కల్పింపబడిన ఈ జగత్తును ఉపసంహారం చేసి పరబ్రహ్మ స్వరూపాన్ని పొందుతున్నాను. వశిష్ఠుడు, రామ, ఆ అన్యలోక బ్రహ్మ నాతో ఇలా అంటూనే మౌనం వహించి పద్మాసనం బిగించి సమాధిలోకి ప్రవేశించాడు. ఆయనగారి అహంకార స్వరూపిణి అయిన ఆ స్త్రీ కూడా అలాగే చేసింది. నేను చూస్తూ ఉండగానే ఆ బ్రహ్మదేవుడు సంకల్పరహితుడై క్రూశించిపోసాగాడు. ఆయన క్రూశించిన కొద్దీ ఆయన విరాట్ శరీరానికి అవయవాలుగా ఉన్న అక్కడి పృథివ్యాధి పంచభూతాలు క్రమంగా ఆయనలోకి లయించడం ప్రారంభించాయి. దాంతో మహాప్రళయం ప్రారంభమైంది. సర్వ్ 49.